అమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల నువ్వు నడుస్తూ ఉంటే అందాలన్నీ గుండెల్లో నా గుణపాలాయే పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము రాడబోతే పిల్ల నా వెంట వస్తావే జాము తెలియకుండా పిల్ల నాతో ఉంటావే జాజి రాడబోతే పిల్ల నా వెంట వస్తావే జాము తెలియకుండా పిల్ల నాతో ఉంటావే ఆ ఒంగోలు కాడ నిన్ను వలేసి పట్టానే నెల్లూరులోన కన్నే తపాలు చూశానే ఒంగోలు కాడ నిన్ను వలేసి పట్టానే నెల్లూరులోన కన్నే తపాలు చూశానే ఓ ఎగిరే చిలక ఎందుకే అలక వల్లో వాళ్ళవి బంగారు ములక పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల ఆహా పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల జోడి కట్టిపోవా ఓహో దొండ పండు నీవా దాచుకున్నదేంటో నా దగ్గరికొచ్చావా జోడి కట్టిపోవా ఓహో దొండ పండు నీవా దాచుకున్నదేంటో నా దగ్గరికొచ్చావా పిల్లగాలి మళ్ళీ నన్నేదో చేయంది పూల సొగసు దోచ నే తుమ్మెదనయ్యాను పిల్లగాలి మళ్ళీ నన్ను ఏదో చేయంది పూల సొగసు దోచ నే తుమ్మెదనయ్యాను ఓ అప్పుల కుప్ప భయారి బామా నన్నే చేరితే తప్పేంటమ్మా పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల ఆహా బలే జోరుదంట సంత కాడ ఉంట సాయంత్రం మన జంట కూడూరు సంత ఆహా బలే జోరుదంట సంత కాడ ఉంట సాయంత్రం మన జంట మూతి ముడిసే పోరి నీకు మూరెడు పూలిస్తా నడుముకు వడ్డాలం దగదగలే మెరిపిస్తా మూతి ముడిసే పోరి నీకు మూరెడు పూలిస్తా నడుముకు వడ్డాలం దగదగలే మెరిపిస్తా చూడొద్దన్నా చూస్తూ ఉంటా చూపుల గుండెలు గుచ్చుతున్నా పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల ఆహా పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల నువ్వు నడుస్తూ ఉంటే అందాలన్నీ గుండెల్లో నా గుణపాలాయే పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో నీ పిడికెడు నడుము ఇయ్యాలుగే పిల్లో పిల్ల పిటపిటలాడుతున్నావమ్మా పిల్లో పిల్లో, నీ పిడికెడు నడుము ఉయ్యాలుగే పిల్లో పిల్ల, నీ పిడికెడు నడుము ఉయ్యాలుగే పిల్లో పిల్ల, నీ పిడికెడు నడుము ఉయ్యాలుగే పిల్లో పిల్లా.